71 దృష్టులు. వసిష్ఠుడు రామ యా వ్యాపారవతీ రసాదృశవిదాం కాచిత్ కవీనాం నవ దృష్టిర్యా పరినిష్ఠితార్థ విషయాన్నేషా చ వైపస్థితి తే ద్వే అశ్యవలంబ్య విశ్వమఖిలం నిర్వర్జితం నివృతం యావద్దృష్టి దృశో న సంతి కలితానో శూన్యతానో భ్రమః నీ .1.99. తాలోకదృష్టి యుక్తిదృష్టి తత్వదృష్టి అని దృష్టులు 3 రకాలు. ఇవి ఒకదానికన్నా ఒకటి బలమైనవి. నేను యుక్తిదృష్టిని తత్వదృష్టిని ఆశ్రయించి ప్రపంచములాన్ని విశ్లేషణ చేశాను. యుక్తిదృష్టి అనేది పటిష్టమైన తార్కిక విచారణ ద్వారా ప్రమాణ ప్రమేయ పరీక్ష చేయగల కవులు అనగా శాస్త్రవేత్తలు ఆదరించేది. తత్వదృష్టి అనేది శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకున్న జీవన్ముక్తులు ఆదరించేది. ఈ రెండు దృష్టులను ఆశ్రయించి ప్రపంచమూలాన్ని ఎంతవరకు విశ్లేషించానంటే, ఈ 3 దృష్టులు, ఆ దృష్టులు గల జీవులు ఎక్కడ లేరో, ఎక్కడ శూన్యత్వం కూడా లేదో, ఎక్కడ భ్రాంతి లేదో, అలాంటి పరబ్రహ్మ వరకు విశ్లేషించాను. .1.90. శ్రీరాముడు, మీరు చెప్పింది నిజం గురుదేవా. యుక్తిదృష్టితో ఆలోచిస్తే ఈ జగత్తు ఒక భ్రాంతి, తత్వదృష్టితో ఆలోచిస్తే ఇది కేవలం బ్రహ్మసత్త. వశిష్ఠుడు, అవునయ్యా, ఆ పరబ్రహ్మే జీవుడై మళ్లీ విచారం చేసి తనే బ్రహ్మనని, తనే ఈ జగత్తుగూడా అని తెలుసుకుంటున్నాడు. శ్రీరాముడు, ఇదే ఆశ్చర్యంగా ఉంది గురుదేవా. సృష్టి వెనకాల, ప్రళయానికి తరువాత, ఆపైన మోక్షదశలోను కూడా పరమాత్మ ఏకరూపంగా ప్రకాశిస్తున్నాడు. కాని ఆ సమయాలలో దిక్కు అనేది ఉండదు. దిక్కులేని చోట ఏ దీపం మాత్రం ఎలా ప్రకాశించగలదు? వశిష్ఠుడు, నిజమేనయ్యా, ఇది ఆశ్చర్యకరమే. ఆ మాటను శృతే ఒప్పుకుంది. విభుం చిదానంద మరూపమద్భుతం. ఆ పరమాత్మ సర్వవ్యాపి చైతన్యానంద స్వరూపుడు, అంతకు మించి వేరే రూపం లేనేలేదు. ఆయన ఆశ్చర్యకరుడు. అంది దీనినే స్మృతులలో కూడా, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథేవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనా మన్యః శృణోతి, శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. భావ్గి 2-29 వరకు ఒకడు దీనిని ఆశ్చర్యమన్నట్లుగా చూస్తాడు. దీనిని గురించి చెప్పేవాడు కూడా అలాగే చెబుతాడు, వినేవాడు కూడా అలాగే వింటాడు. ఎంత విన్నా ఇది ఎవడికీ అర్థంగాదు అని చెప్పారు. గమనిక, ఈ 2 ఉటంకింపులు వ్యాఖ్యాతవి. రామ, నువ్వు చెప్పే చిద్దీపం నువ్వు రోజూ చూసే సూర్యాదుల వంటి దీపం కాదు. వాటన్నిటినీ కూడా ప్రకాశింపజేసే దీపం అది. జ్యోతిష్యులకే జ్యోతిస్సు. ఒకే చైతన్యం స్వప్నదశలో తను ద్రష్టగానే ఉంటూ మరో ప్రక్క తనే దృశ్యంగాను, దర్శనక్రియగాను 148 ఆయసర్వ్ ఉంటుంది. అంటే చైతన్యం ద్రష్ట, దృశ్యము దర్శనము అనే త్రిపుటిగా ఉండటాన్ని ప్రతివాడు ప్రతిరోజూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. అయినా సరే జాగ్రత్ ప్రపంచంలో కూడా ఆ చైతన్యమే త్రిపుదీ రూపంగా ఉందంటే ఒప్పుకోలేకపోతున్నాడు. వివరించి చెబితే ఆశ్చర్యపోతున్నాడు. ఈ ఆశ్చర్యం అగ్నులకేగాని మాబోటివారికి కాదు. సృష్ట్యాదిలో దిక్కులు లేనప్పుడు చైతన్యం ఎలా ప్రకాశిస్తుందో గదా అంటున్నావు నువ్వు. సృష్ట్యాదిలో గాని, ప్రళయానంతరంలో గాని, మోక్షంలో గాని భాస్యాలు తొలగిపోతాయేగాని భాసకం మాత్రం ఎక్కడికీ పోదు. అప్పటి స్థితి జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఏదీ కాదు. కనుక అప్పుడున్న చిద్దీపమే తురియం అనబడుతోంది. రామ, ఆ తురియాన్ని అందుకో. జ్ఞాన భూమికల పరిపాక క్రమంతో దానిని గట్టిపరచుకుని పాషాణ మౌనంలో ఉండిపో, నిర్వికల్ప సమాధిలో ఉండిపో. ఎవరైనా ధర్మార్గులు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే దానిని పట్టించుకోకు. శ్రీరాముడు, గురుదేవా, బుద్ధే యావదీయం నామ జగద్ధాంతిర్న కించన ఆయి నచాభున్న చవాస్తీయం నచ నామ భవిష్యతి నీ .1.92 .2. మీరు చెప్పిన తత్వం తెలిస్తే జగద్భాంతి అనేది లేనేలేదు. అది పూర్వమూ లేదు, ఇప్పుడూ లేదు, భవిష్యత్తులోనూ ఉండబోదు. గమనిక ఒకటి, ఇదే విషయాన్ని సురేశ్వరాచార్యుల వారు తమ వార్తిక గ్రంథంలో అందంగా చెప్పారు. తత్వమస్యాది వాక్యోక్త సమ్యగి జన్మ మాత్రతః ఆయ విద్యా సహకార్యేణ నాసీదస్తి భవిష్యతి. తా తత్వమసి మొదలైన మహావాక్యాల వల్ల సమ్యక్ జ్ఞానం కలిగితే చాలు, అవిద్య తన కార్యంతో సహా ఉండలేదు, లేదు, ఉండబోదు. గమనిక రెండు, శ్రీరాముడు ఈ విధంగా ప్రారంభించి తనకు సందేహాలన్నీ తొలగిపోయాయని ప్రకటిస్తూ దానికి నిరూపణగా గురువుగారు చెప్పిన సిద్ధాంతం సారమొత్తాన్ని సంగ్రహంగా ఒప్పచెప్పాడు. దీనికి వాల్మీకి మహర్షి మూడు సర్గలను కేటాయించాడు. అందులో మొదటి సర్గలో శ్రీరాముడు ఈ దృశ్య ప్రపంచమంతా చిన్మాత్రమేనని వివరించాడు. రెండవ సర్గలో ప్రపంచంలో ద్వైతమే లేదన్నాడు. నా విద్యాస్తి హ న భ్రాంత్యః న దోహకం న సుఖోదయః విద్యా విద్యా సుఖం దోహఖ మితి బ్రహ్మైవ నిర్మలం నీ డొట్ ఉట్స. 193 శ్లో 10. తా విద్య లేదు, భ్రాంతి లేదు, సుఖం లేదు, దోహకం లేదు. విద్య, అవిద్య, సుఖం, దోహకం ఇవన్నీ నిర్మల బ్రహ్మస్వరూపాలే అన్నాడు. మూడవ సర్గలో పరమసూక్ష్మమైన పరబ్రహ్మలో జీవులందరూ ఎవరికి వారు వారివారి బ్రహ్మాండాలను సృష్టి చేసుకుంటున్నా ఏ ఒక్కటి రెండవదానితో ఢీకొట్టడం లేదన్నాడు. అధ్యాసమీద అధ్యాసగా సృష్టి పరంపర అంతా సాగిపోతోందన్నాడు. అందుకే ఈ దృశ్య ప్రపంచాలన్నిటికీ ఆయసర్వ్ 149 అధిష్టానమైన శుద్ధ చైతన్యం కంటే వేరే అస్తిత్వం లేదన్నాడు. ఇలాంటి సత్తాస్థితిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా రమిస్తూ ఉంటారన్నాడు. తనకిక అందవలసింది అందిందని, ఇక చేయవలసింది ఏదీ లేదని ప్రకటించాడు. అది విని వశిష్ఠమహర్షి ఆనందించి ఇది కేవలం సిద్ధాంతబోధ కాదని, తాను స్వయంగా సాధించి అనుభవించి చెబుతున్నానని, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా ఇటువంటి వ్యవహారం వ్యవహారతీతమైన దశలో ఉన్నారని, కనుక రాముడు కూడా అలాగే ఉండిపోవాలని ఉద్బోధించాడు. శ్రీరాముడు ఆ మాటలకు స్పందిస్తూ తనకు ఈ ప్రపంచమంతా కలలోని కొండలాగా కనిపిస్తోంది అన్నాడు. ఎంతైనా వశిష్ఠుడు నికాసేన ఉపాధ్యాయుడు, అందుచేత శ్రీరాముడు చేసిన ప్రకటన విని, అలా అయితే నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు చూద్దాం అన్నాడు. ఇక 195 సర్గలో 11 శ్లోకం దగ్గరినుంచి సర్గ చివరి దాకా వశిష్ఠుడి ప్రశ్నలు, శ్రీరాముడి సమాధానాలు సాగాయి. అయితే ఇవి 190 సర్గలోని ప్రశ్న సమాధానాలలాగా ఒక శ్లోకం ప్రశ్న ఒక శ్లోకం సమాధానం అనే పద్ధతిలో సాగలేదు. దీంట్లో వశిష్ఠుడు వేసినవి రెండే ప్రధాన ప్రశ్నలు. ఆ రెంటికీ శ్రీరాముడు చెప్పిన సమాధానం సుమారుగా 60 శ్లోకాలు. ఈ ప్రశ్నలను శ్రీరాముడు పెంచుకుంటూ ఎలా సమాధానం చెప్పాడో ఇప్పుడు సంగ్రహంగా చూద్దాం.